सर्वं यश्चाधि तञ्च भव्यञ्च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः ॐ यस्य भूमिः प्रमा अन्तरिक्षमतोदरम् दिवं यश्चक्रे मूर्धानम् तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः ॐ यस्य सूर्यश्चक्षुश्चन्द्रमाश्च पुनर्नवः अग्निं यश्चक्र आस्यम् तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव सत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वत्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः गतरात्रि భగవంతుడు సంగుణుడు నిర్గుణుడు అని ఈ రెండు పదముల చేత చెప్పబడతాడు. ఉపాసన అంటే భగవంతుని జ్ఞానం. భగవంతుడిని సగుణుడని నిర్గుణుడని తెలుసుకోవడానికి సగుణోపాసన నిర్గుణోపాసన అంట. లోకంలో ప్రతి పదార్థము కొన్ని గుణములు కలిగి ఉంటాయి. పరమేశ్వరుడు కూడా ప్రపంచంలో ఉన్న పదార్థాలలో ఒక పదార్థం. పృథివ్యాధుల వలనే జీవుడు పరమేశ్వరుడు కూడా పదార్థముల క్రింద లెక్క. తత్వజ్ఞులు తత్వశాస్త్రకారులు ఆత్మను ఒక ద్రవ్యం కింద లెక్క పెట్టారు. ద్రవ్యం అంటే గుణములు కలిగి ఉండేది అని అర్థం. పృథివీ ఆపస్ తేజో వాయుర్ ఆకాశ కాలో దిగౌ ఆత్మ మనాంసి ఇతి ద్రవ్యాణి. ఈ ప్రపంచ పదార్థాలన్నింటినీ పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము కాలము దిక్కు ఆత్మ మనస్సు అని తొమ్మిది భాగాలు చేసి ఈ ప్రపంచాన్ని తొమ్మిది విధములైనటువంటి ద్రవ్యములుగా తత్వశాస్త్రకారులు వర్ణించారు. భూమి జలము అగ్ని ఇట్లా ఒక తత్వము ఒక పదార్థము ఒక ద్రవ్యము అలాగే కాలము దిక్కు ఆత్మ. ఆత్మ అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఇవి కూడా పదార్థముల క్రింద ద్రవ్యముల క్రింద లెక్క వేశారు. ద్రవ్యం ఏమిటి అంటే దేనిలో గుణములు ఉంటాయో దానికి ద్రవ్యం అని పేరు. అందుచేత ఈ తొమ్మిది విధములైనటువంటి ద్రవ్యములలోనూ గుణములు ఉంటాయి. అయితే ఒకదాని గుణములు మరొక దానిలో ఉండవు. అంచేత ప్రతి ద్రవ్యము తన గుణములతో సగుణమని చెప్పబడుతుంది. ఇతర గుణములు లేనందువల్ల నిర్గుణమని కూడా చెప్పబడుతుంది. భూమి సగుణం నిర్గుణం, అట్లాగే జలము సగుణము నిర్గుణం, అలాగే అగ్ని, అలాగే వాయువు, అలాగే ఆకాశము, అలాగే కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు, ఇవన్నీ ద్రవ్యములు. వీటిలో అన్నిటికీ వాని వాని గుణములు ఉంటాయి, ఇతర గుణములు ఉండవు. గుణములను బట్టే పదార్థాలు ద్రవ్యములు విభజింపబడతాయి, వేరువేరుగా లెక్క పెట్టబడతాయి. ఆ విధంగా ఈ ప్రపంచంలో ఉన్న పదార్థాలు ద్రవ్యాలలో జీవుడు, జీవాత్మ, పరమాత్మ ఇవి రెండు చేతన ద్రవ్యములు, మిగిలినవన్నీ జడ పదార్థములు, అంటే జ్ఞానం లేనటువంటి ద్రవ్యములు అని అర్థం. ఆ విధంగా ఈశ్వరునిలో కొన్ని గుణాలు ఉంటాయి, అవి ఈశ్వర గుణాలు. జీవగుణాలు, ప్రకృతి గుణాలు, జడ పదార్థాల్లో ఉండే గుణాలు ఈశ్వరునిలో ఉండవు, భగవంతునిలో ఉండవు. అందువల్ల భగవంతుడు స్వగుణముల చేత, తన గుణముల చేత సగుణుడని, పరగుణములు లేనందువల్ల నిర్గుణుడు అని చెప్పబడతారు. అంచేత సగుణ శబ్దం, నిర్గుణ శబ్దం రెండు భగవత్ పదార్థానికి వర్తిస్తాయి. అందువల్ల భగవంతుల్లో ఏ గుణాలు ఉన్నాయో అవి మనం తెలుసుకోవాలి, భగవంతుల్లో ఏ గుణాలు లేవో అవి తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడానికే ఉపాసన అంట. తెలుసుకోవడం అంటే అనుభవం సంపాదించడం. అనుభవం సంపాదించడం అంటే సాక్షాత్కారం చేసుకోవడం అని అర్థం. అంచేత భగవంతుని సగుణుడుగాను నిర్గుణుడుగాను మనం సాక్షాత్కారం చేసుకోవాలి. ఆ భగవంతునిలో ఉన్న గుణాలు, లేని గుణాలు తెలుసుకోవడాన్ని సాక్షాత్కారం అంటాం. అయితే ఎట్లా ఇవి అనుభవంలోకి వస్తాయి? భగవంతుడు తన గుణములతో మన అనుభవంలోకి ఎట్లా వస్తాడు? ఏ గుణములు లేవో ఆ గుణరహితుడైనటువంటి భగవంతుడు మనకు ఎలా సాక్షాత్కారం అవుతాడు అనేది మనం చెప్పుకోవాలి. సామాన్యంగా ఇప్పుడు భగవంతుని అంగీకరించే ఆస్తికులు ఎల్లరు. వేదశాస్త్రములలో చెప్పబడినటువంటి భగవంతుని సేవించటంలే, ఆ భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటంలే, ఆ భగవంతుని సాక్షాత్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉన్నారు. లేరని కాదు, ఉన్నారు, కానీ చాలా తక్కువ సంఖ్య. ఎక్కువ సంఖ్య భగవంతుడు కాని ఇతర దేవీ దేవతలనే పేరు పెట్టబడినటువంటి వారిని, లేక ఇతర వ్యక్తుల యొక్క విగ్రహాలను పూజిస్తూ భగవంతుని మేము పూజిస్తున్నాము, అర్చిస్తున్నాము, ఆరాధిస్తున్నాము అని అనుకుంటున్నారు. వేదాలలో అనేక దేవతలు ఉన్నట్లు చెప్పబడ్డాయి. దేవతా శబ్దం చేత చెప్పబడే ప్రతి వస్తువు మనకు ఉపాసించదగినది కాదు. వేదాలలో చెప్పబడిన దేవతలు ఎన్ని ఉన్నాయి, అవి ఏమిటి అనేది కూడా మీకు తెలియాలి. త్రయస్త్రిగుంశో వై దేవాః. త్రయ అంటే మూడు, త్రింశ అంటే ముప్పై. త్రయస్త్రింశ అంటే ముప్పది మూడు. ఈ ప్రపంచంలో ముప్పై మూడు దేవతలు ఉన్నాయి. ఈ ముప్పది మూడు దేవతలు భగవంతుడు కాదు. ఈ దేవతలన్నీ దేనిలో ఉంటాయో అది భగవత్ దేవత. అది ముప్పది నాలుగవ దేవత. ఈ దేవతలకన్నిటికీ అది అధిష్టానం, ఆధారం. అందుకని వేదం చెబుతుంది, యస్మిన్ దేవ అధివిశ్వే నిషేయదు. యస్మిన్ ఏ దేవునియందు, విశ్వేవాహ సమస్త దేవతలు నిషేదు ఉన్నాయి. యస్తన్న వేద కిం రిచాకరిష్యతి, యస్మిన్ రిచో అక్షరే పరమే వ్యోమన్, యస్మిన్ దేవ అధివిశ్వే నిషేదు, యస్తన్న వేద కిం రుచాకరిష్యతి అని ఈ మంత్రం చెబుతున్నది. రుచ సామాని యస్మిన్ వ్యోమని, ఏ భగవంతుని యందు, అంతటా వ్యాపించి ఉన్న ఏ భగవంతుని యందు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అనే వేదాలు ఉన్నాయో, యస్మిన్ అధిశ్వే నిషేదు, యస్మిన్ దేవా అధివిశ్వే నిషేదు, యస్మిన్ ఏ పరమేశ్వరుని యందు విశ్వే దేవా సమస్త దేవతలు నిషేదు ఉన్నవో, యస్తన్న వేద ఆ పరమేశ్వరుని ఎవడు తెలుసుకోడో, కిం రుచా కరిష్యతి, వాడు ఋగ్వేదాది శాస్త్రములు తెలుసుకుని కూడా ప్రయోజనం లేనివాడు అని మంత్రాభిప్రాయం. వేదశాస్త్రములను అధ్యయనము చేసినటువంటి ముఖ్యంగా వేదాలు సమస్త దేవతలు ఎవని ఎందు ఉన్నాయో, ఏ దేవుడు వీటి అన్నిటికీ ఆధారమో ఆ దేవుని తెలుసుకోవాలి. అప్పుడే అతని వేదాధ్యయనం సప్రయోజనం అవుతుంది, అప్పుడే అతనికి ఫలం లభించినట్లు. లేకపోతే వేదశాస్త్రాలన్నీ చదివి భగవంతుని తెలుసుకోకపోతే అతడు భారవాహి మాత్రమే అవుతాడు. బరువులు మోసే గాడిదో లేకపోతే ఎద్దో ఉంటుంది చూడండి, ఆ బరువులు ఏమిటో దానికి తెలియదు, మోస్తుంది. అలా వేదములను చదివి పరమేశ్వరుని తెలుసుకోని వాడు కేవలం బరువు మోసేటువంటి జంతువు లాంటి వాడు అవుతాడు. అందుచేత ఎవరిలో వేదములన్నీ ఉన్నాయో, ఎవరిలో దేవతలన్నీ ఉన్నాయో, ఈ అన్ని దేవతలు ఎన్ని అంటే కతివై దేవాః, ఈ సమస్త దేవతలు ఉన్నారే భగవంతుల్లో ఉన్నవని చెబుతున్నారే, ఆ దేవతలు ఎవరు ఎన్ని అని అంటే త్రయస్త్రిగుంశో వై దేవాః, ముప్పై మూడు దేవతలు ఉన్నాయి అన్నారు. ఏమిటా 33 దేవతలు? అష్టౌ వసవః, వసు అనే పేరు కలిగిన దేవతలు ఒక 8 ఉన్నాయి. అష్టౌ అంటే 8, వసవః అంటే వసువులని వాడికి పేరు. ఏకాదశ రుద్రాః, 11 రుద్రదేవతలనే పేరుతో రుద్రదేవతలు ఉన్నాయి. 11 ఏకాదశ అంటే 11. ద్వాదశ ఆదిత్యాః, 12 ఆదిత్యులనే పేరు కలిగిన దేవతలు ఉన్నాయి. 12, 11, 23, 8, 31. ఇంద్రః ప్రజాపతిశ్చ, ఇంద్రుడు ప్రజాపతి అని ఇవొక 2, ఇవన్నీతే 33. ఈ 33 దేవతలకు భగవంతుడు ఆధారం. వీటికి అధిదేవత అని దానికి పేరు. పరమేశ్వరుని అధిష్టాన దేవత అధిదేవత అంట. దేవత అంటే ఏమిట అసలు? దేవత అంటే యాస్కాచార్యుడు వేదశబ్దాలకు అర్థం చెప్పినటువంటి మహర్షి, దేవో దానాద్వా ద్యోతనాద్వా దీపనాద్వా అధద్యుష్ఠానాద్వా. దానం వల్ల, ద్యోతనం వల్ల, దీపనం వల్ల, ద్యుష్ఠానం వల్ల, ఈ 4 కారణముల చేత ఒక వస్తువు దేవతనబడుతుంది అన్నాడు. ఏ వస్తువులో దాన గుణం ఉంటుందో దానికి దేవత అని పేరు. ఏ వస్తువు ప్రకాశిస్తుందో దాన్ని దేవత అంట. ఏ వస్తువు తాను ప్రకాశించడమే కాకుండా ఇతర పదార్థాలను కూడా ప్రకాశింపజేస్తుందో దానికి దేవత అని పేరు. ఇవి కాక సూర్యాది జ్యోతి పదార్థాలు ఉన్నాయి చూడండి, వెలుగుతూ ఉండే పదార్థాలు, దానికి ద్యుస్థానం అంటారు. అంటే ప్రకాశమయ స్థానం, అక్కడ ఉండే వాటిని కూడా దేవతలు అంటారు. నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఇంకా అంగారకుడు, బుధుడు, బృహస్పతి, ఇవన్నీ ఇట్లా ఈ గుణములు కలిగినటువంటి వస్తువులను దేవతలు అంటారు. అందులో 8 వసుదేవతలు అన్నారు చూడండి, అవి ఏమిటి? పంచమహాభూతాలు, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఇవి 5. ఆ తర్వాత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవి ఒక 3. వీటిని వసుదేవతలు అంట. వసుదేవతని వీటిని ఎందుకన్నారంటే, వీనిలో ప్రాణులు నివసించడానికి వీలు ఉన్నది. వస అంటే ఉనికి అనర్థం, వసించుట అంటే ఉండుట. వీటన్నిటిలోనూ ప్రాణులు ఉండటానికి వీలు ఉన్నది, అందుకని వీటికి వసుదేవతలని పేరు. భూమి మీద జీవులు ఉన్నాయి, జలంలో జీవులు ఉన్నాయి, అట్లాగే వాయువులో ఉన్నాయి, ఆకాశంలో ఉన్నాయి, అలాగే సూర్యచంద్రాదుల్లో కూడా జీవులు ఉండటానికి వీలు ఉన్నది. ఉన్నప్పుడు ఉంటాయి, లేకపోతే లేకపోవచ్చు, వసతి లేకపోతే. ఈ విధంగా జీవుల నివాస స్థానములు కాబట్టి వీటికి వసుదేవతలు అని పేరు. ఇవి 8 కాక ఏకాదశ రుద్రాః, 11 రుద్రదేవతలు ఉన్నాయి. ఆ రుద్రదేవతలు ఏమిటి అంటే, మన శరీరంలో నేను రాత్రి 10 ప్రాణాలు ఉంటాయని, ఆ 10 ప్రాణాలకు కూడా దేవతలని పేరు. ఒట్టి దేవతలు కావు ఇవి, వాటికి రుద్రదేవతలని పేరు. 2వది జీవుడు, ఇవి శరీరంలో ఉండే దేవతలు. 10 ప్రాణాలు, ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము, దేవదత్తము, నాగము, కూర్మము, క్రకలము, ధనుంజయము అని ఇవి 10 శరీరంలో ఉంటాయి. శరీరంలో ఉండే వాయువే 10 విభ్రములుగా విభజింపబడి భిన్న భిన్న స్థానములలో ఉండి అక్కడ పనిచేస్తూ ఉంటాయి. అవి ఫంక్షన్ చేసినంతకాలం మన శరీరం జీవించి ఉంటుంది. ఈ ప్రాణములు బయటికి వెళ్ళిపోతే ఈ శరీరం పనికిరాదు అవుతుంది. ఈ ప్రాణములు శరీరంలో నుంచి ఎప్పుడు బయటికి పోతాయి అంటే జీవుడు బయటికి పోయినప్పుడు ఇవి కూడా పోతాయి. ఇవి ఈ శరీరం నుండి బయటకు పోయినప్పుడు ఈ శరీరానికి సంబంధించిన ప్రాణులు ఉన్నవే అవి ఏడుస్తాయి. మనుషుడు చచ్చిపోతే వాడి బంధువులంతా ఏడుస్తారు కదా. అందుకని ఇవి ఏడిపించే దేవతలు. అందుకని వీటికి రుద్రదేవతలు అని పేరు. రోదయంతి ఇతి రుద్రాహ. ఇవి ఏడిపిస్తాయి కాబట్టి వీటికి రుద్రదేవతలని పేరు పెట్టారు. ఇవి 11. ఇవన్నీ అందరి శరీరాల్లోనూ ఉన్నాయి. అందుకనే ఈ దేహాన్ని దేవాలయం అన్నారు. ఇందులో దేవతలు ఉన్నాయి. ఈ దేవతలకు ఆలయం ఇది. అసలు దేవాలయం ఇదే, మనం కట్టేది కాదు. ఆ తర్వాత ద్వాదశ ఆదిత్యాః. 12 ఆదిత్య దేవతలు ఉన్నాయి. ఆ 12 ఆదిత్య దేవతలు ఏమిటంటే సంవత్సరంలో ఉండే 12 మాసాలకు 12 ఆదిత్య దేవతలని పేరు పెట్టారు. ఈ మాసములు సూర్యుని వల్ల ఏర్పడతాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకని ఈ మాసములకు ఆదిత్యుడంటే సూర్యుడు. ఈ మాసములకు కూడా ఆదిత్యులని పేరు పెట్టారు. ఇవి 12. వీటికి ఆదిత్యులని ఎందుకు పేరు పెట్టారు ఈ దేవతలంటే, ఆదత్తే ప్రాణాన్ ఇతి ఆదిత్య. సూర్యుడు ఈ 12 మాసములలో 12 విధములుగా ప్రకాశిస్తూ ప్రాణుల యొక్క ప్రాణములను బయటికి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకని ఇతనికి ఆదిత్యుడని పేరు. ఆదత్తే ప్రాణాన్ ఇతి ఆదిత్య. జీవుల యొక్క ప్రాణములను ఎప్పుడూ గ్రహిస్తూ ఉంటాడు. అంటే కాలం గడిచిన కొద్దీ మన ప్రాణాలు బయటకు పోతూ ఉంటాయి అన్నమాట. ఒకనాడు లేకుండా పోతాయి. అందుకని వీటికి ఆదిత్య దేవతలు అన్నారు. ఇకపోతే 2, ఇంద్రుడు. ఇంద్రుడు అంటే ఈ విద్యుత్, కరెంటుకు విద్యుత్ అంటాం మనం. దాన్ని వేద భాషలో ఇంద్ర పదంతో చెబుతారు. ఇంద్రుడు అంటే ఐశ్వర్యం కలిగించే వస్తువు అని అర్థం. ఈ విద్యుత్తు ద్వారా ఇవాళ నేడు ఎన్నో యంత్రాలు అవి కనిపెట్టి చాలా ఐశ్వర్యం సంపాదిస్తున్నారు జనం. అందుకని దానికి ఇంద్రుడని పేరు. ఇంకా 2 ప్రజాపతి. ప్రజాపతి యజ్ఞ. యజ్ఞానికి ప్రజాపతి అని పేరు. మనం చేసే యజ్ఞం ఉన్నది చూడండి, ఇది ప్రజలనంటే ప్రాణులను, పతి అంటే పోషిస్తుంది. ఈ యజ్ఞం ద్వారా ప్రాణుల పోషణ జరుగుతుంది. దీని ద్వారా ప్రాణులకు ఆరోగ్యం కలుగుతుంది, జీవితం చక్కగా ఉంటుంది. అందుకని యజ్ఞానికి ప్రజాపతి అని పేరు. ఇప్పుడు ఇవన్నీ 33 దేవతలు. ఈ 33 దేవతలు పరమేశ్వరుల్లో ఉంటాయి. పరమేశ్వరుడే వీటికి ఆధారం. అందువల్ల 34 దేవత పెద్ద దేవత, మహాదేవత, అధిదేవత, అధిష్టాన దేవత అని పరమేశ్వరుని చెప్తాం. ఈ విధంగా పరమేశ్వరునితో కలుపుకుంటే 34 దేవతలు ఉన్నాయి వేదంలో. ఇంతకు మించి ఒక్క దేవత కూడా లేదు. ఆ దేవతలలో ఇప్పుడు మనం చెప్పే ఈ దేవతలలో ఈ 34 ఈశ్వరుడు జ్ఞానం కలిగిన దేవత, అన్నిటికంటే గొప్ప దేవత. మిగిలిన 33 దేవతలలో జీవుడు ఉన్నాడు చూడండి, అది కూడా జ్ఞానం కలిగిన దేవత ఒకటి. ఈ విధంగా 34 దేవతలలో జీవుడు, ఈశ్వరుడు, భగవంతుడు, ఈ రెండు జ్ఞానం కలిగిన దేవతలు. మిగిలినవన్నీ జడ దేవతలు, అంటే జ్ఞానం లేని వస్తువు. భూమికి జ్ఞానం లేదు, జలానికి లేదు, అగ్నికి లేదు, వాయువుకి జ్ఞానం లేదు, ఆకాశానికి అంతకంటే లేదు, సూర్యునికి లేదు, చంద్రులకు లేదు, నక్షత్రాలకు లేదు. అలాగే మన శరీరంలో ఉండే ప్రాణాలు ఉన్నాయి చూడండి, అవి కూడా జ్ఞానం లేని పదార్థములే. ఆ తర్వాత జీవుడు కాక మిగిలిన కాలం మాసాలు ఉన్నాయి, ఈ సూర్యుని వల్ల ఏర్పడతాయని చెప్పాను, వాటికి జ్ఞానం లేదు. ఈ విద్యుత్ ఉన్నదే ఇంద్రుడు, దీనికి జ్ఞానం లేదు. యజ్ఞం ఉన్నది, దానికి జ్ఞానం లేదు. ఇవన్నీ జ్ఞానం లేని జడ పదార్థాలు. జ్ఞానం కలిగినవి రెండే వస్తువులు, ఒకటి జీవులు, జీవుడు ఒక్కడు కాదు అనేకులు అన్నమాట. ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క జీవుడు ఉంటాడు, అందుకని జీవులు అనేకం. తర్వాత పరమేశ్వరుడు. ఈ ఇద్దరిలో జ్ఞానం ఉంది. ఈ రెండు దేవతలు జ్ఞానం కలిగిన దేవతలు, మిగిలినవి జ్ఞానం లేని. ఇందులో అల్పజ్ఞానం కలిగిన వాడు జీవుడు, పూర్ణ జ్ఞానం కలిగిన వాడు దేవుడు. అందువల్ల అల్పజ్ఞానం కలిగినటువంటి దేవుడు పరమేశ్వరుని ఆరాధించి జ్ఞానాన్ని పెంపు చేసుకుంటాడు. జ్ఞానం ఇంకెక్కడా లేదు, కేవలం పరమేశ్వరంలోనే ఉంది. అందుకని జ్ఞానం పెంపు చేసుకోవాలనుకునేవాడు, తన జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకోవాలనుకున్నవాడు తనకంటే ఎక్కువ జ్ఞానం కలవాడిని సేవించాలి. అందరికంటే ఎక్కువ జ్ఞానం పరమేశ్వరంలో ఉంది. మనుష్యులో ఒకరికంటే ఒకరి జ్ఞానం పెద్దది కావచ్చు. అందువల్ల ఒకడు అల్పజ్ఞాని తనకంటే అధిక జ్ఞానం కలిగిన పంతుల దగ్గర, అంతకంటే అధిక జ్ఞానం కలిగిన లెక్చరర్ దగ్గర, అంతకంటే అధిక జ్ఞానం కలిగిన ప్రొఫెసర్ దగ్గర, ఇట్లా తనకంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళ సహవాసం చేసి తన జ్ఞానాన్ని పెంపు చేసుకుంటాడు. ఇట్లా ప్రపంచంలో ప్రాణులలో ఎంతమందిలో జ్ఞానం ఉన్నా ఈ మనుష్య ప్రాణులలో ఉండే జీవులలో ఉండే జ్ఞానం స్వల్పమే. ఏ జీవుడు పూర్ణ జ్ఞాని కాడు. అందుకని తన జ్ఞానాన్ని పూర్ణం చేసుకోవాలి అంటే జీవుడు పూర్ణజ్ఞాని అయినటువంటి పరమేశ్వరుని ఆరాధించాలి, సేవించాలి, భజించాలి, పూజించాలి. అందుచేత కేవలం జీవులకు ఆరాధ్య అర్చనీయ దేవత, ఉపాస్య దేవత పరమేశ్వరుడు ఒక్కడే. ఇప్పుడు మనం ఆ దేవతను ఉపాసించడం, పూజించడం ఎలా, మీకు అర్థం కావాలి. ఇక మనం పూజించేటువంటివి నేను చెప్పానే రాత్రి విగ్రహాలన్నీ, అవి ఎవరి విగ్రహం అన్నా కానీయండి, అవి మట్టి, మట్టితో తయారు చేయబడతాయి. అంచేత మనం మట్టిని పూజించి పరమేశ్వరుని పూజించామనుకుంటున్నాం. ఇది మనలో ఉన్నటువంటి అజ్ఞానం. ఇది మనకు మోక్షాన్ని ఇవ్వటానికి వీలు లేదు. పరమేశ్వరుని తెలుసుకున్నవాడు మోక్షానికి అర్హుడవుతాడు. అంటే ఆనందం అనే గుణం, దుఃఖం లేనటువంటి గుణం, శాశ్వత గుణం, అది కేవలం పరమేశ్వరుల్లో ఉంది. తర్వాత సుఖం అనేది మనలో ఉంది, జీవునిలో, ప్రతి జీవునిలోనూ సుఖం అనేది ఉంటుంది, కానీ అది స్వల్పం. అందుకనే మనకు అప్పుడప్పుడు సుఖం తెలుస్తుంటుంది, అది మళ్ళీ పోతూ ఉంటుంది, అల్ప సుఖం అది. అందుచేత మనం దానితో తృప్తి పడం. లోకంలో మనం వస్తువులు సంపాదించుకుంటున్నాం. ఎందుకు సంపాదించుకుంటున్నాం అనుకున్నారు? వాటి వలన మనకు సుఖం ఎప్పుడు ఉంటుంది అని అనుకుని సంపాదిస్తున్నాం. సుఖం జడ పదార్థాల్లో లేదు. మనం సంపాదించే పదార్థాలన్నీ జ్ఞానం లేని పదార్థాలు, వానిలో సుఖం లేదు. భర్త భార్యను సంపాదించుకుని ఒక యువకుడు ఒక యువతిని పెండ్లాడి సుఖపడదామనుకుంటాడు. జీవునిలో సుఖం ఉంది కానీ భార్య శరీరంలో సుఖం లేదు. మోటార్ సంపాదించుకోవాలని సుఖపడదాలని అనుకుంటాడు, మోటార్లో సుఖం లేదు, జీవునిలో ఉంది సుఖం. ఇవాళ మనం సంపాదించుకునే వస్తువులు ఎన్నున్నాయో అవన్నీ జడ పదార్థాలు, జ్ఞానం లేని పదార్థాలు. అవి ఎంత ఎక్కువ సంపాదించుకుంటే అంత ఎక్కువ జ్ఞానం కలుగుతుందని భ్రమపడుతున్నాం మనం. చేసే ప్రయత్నం అంతా కేవలం సుఖం కొరకు. ఆ సుఖం తాను కోరేటువంటి సుఖం ఎక్కడున్నదో వాడికి తెలియదు. వాడు కోరేటువంటి సుఖం శాశ్వత సుఖం, అది ఎప్పుడు ఉండాలి తనకు. కానీ తనకు ఈ పదార్థాల వల్ల జ్ఞానం కలుగుతున్నది, సుఖం కలుగుతున్నది, కానీ ఆ పదార్థంలో ఉన్న వస్తువు కాదు అది. ఈ పదార్థాలు జీవునిలో ఉన్న సుఖాన్ని అప్పుడప్పుడు మనకు తెలిసేటు చేస్తాయి. నిప్పులలో అగ్ని ఉంటుంది, దాని అట్లా ఘర్షణ చేస్తే ఆ నిప్పు బయటపడుతుంది. ఈ ఘర్షణలో లేదు ఇది నిప్పు, నిప్పు ఆ పుల్ల మందులో ఉంది. అట్లాగే జీవునిలో సుఖం ఉంది. ఆ సుఖం బయటపడటానికి మనం సంపాదించుకునే వస్తువులు తోడ్పడతాయి. భార్య భర్తకు సుఖం కలిగిస్తుందన్నారు చూడండి, లేక భర్త భార్యకు సుఖం కలిగిస్తారు. ధనం ధనికునికి సుఖం కలిగిస్తుంది. ఇల్లు కట్టుకుంటాను దేనికి సుఖపడాలి. ఈ వీటిల్లో సుఖం లేదు, కానీ మనలో ఉన్న సుఖాన్ని ఇవి బయటపరుస్తాయి, వ్యక్తం చేస్తాయి. అంతే వాటి పని. తాను సంపాదించుకున్న భార్య తనకు అనుకూలంగా ఉంటే తనలో ఉన్న సుఖం బయటపడుతుంది. ఆవిడ వ్యతికూలమైతే, వ్యతిరేకమైతే తనలో ఉన్న సుఖం అప్పుడు బయటపడదు, ఆవిడ తనకు శత్రువుగా కనపడుతుంది. ఒక్కొక్కడు ఆమె వల్ల సుఖం పొందినప్పుడేమో సుఖం కలిగింది అనుకుంటాడు, మిగిలినప్పుడు ఎప్పుడు ఆవిడ వ్యతిరేకం అవుతుందో శత్రువుగా భావించి చంపేవాళ్ళు కూడా ఉన్నారు. అది సుఖం ఇవ్వదు. మరి ఏమిటి, మీలో ఉన్న సుఖాన్ని అనుకూలత వల్ల ఆ సుఖం మీలో ఉన్నది బయటపడుతుంది. మనం తినే పదార్థంలో సుఖం లేదు. ఆ తినే పదార్థం మనకు అనుకూలమైతే మనలో ఉన్న సుఖం బయటపడుతుంది, అది ప్రతికూలమైతే బయటపడదు. వాడికి ఆరోగ్యం బాగా ఉన్నవాడికి ఒక తీపి వస్తువు తినిపించండి, అది హాయిగా ఉంది, సుఖంగా ఉంది అంటాడు. జ్వరం వచ్చినప్పుడు ఆ పదార్థమే వాడికి పెట్టండి, వాడికి అప్పుడు అది సుఖం ఇవ్వదు, అది తిని హాయిగా ఉంది అని అనడు, తినడానికి ఇచ్చగించడు, పైగా చేదుగా కూడా తోస్తుంది. ఆ తీపితనంలో, తీపి పదార్థంలో సుఖం ఉంటే ఎప్పుడు తిన్నా వాడికి సుఖం ఇవ్వాలి, లేదే. అందుచేత పదార్థాలలో సుఖం లేదు. మనం తెలియక ఈ పదార్థాలు ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత సుఖపడతాం అనుకుని వీటిని సంపాదించుకుంటున్నాం. మనకు కావలసింది సుఖం ఎప్పుడూ ఉండే సుఖం కావాలి, దానిలో దుఃఖం ఉండకూడదు. అలాంటి సుఖం ఎక్కడున్నది, మనకు వేదం శాస్త్రం చెబుతుంది, అది భగవంతునిలో ఉంది. భగవంతునిలో ఉండే సుఖానికి ఆనందం అని పేరు, దానికి నిత్య సుఖం అని పేరు, దుఃఖరహితమైనటువంటి సుఖం అని పేరు, శాశ్వత సుఖం అని పేరు దానికి. అది భగవంతుల్లో ఉంది. ఎప్పుడు మనం భగవంతుని చేరతామో తెలుసుకుంటామో అప్పుడు ఆ భగవంతుల్లో ఉండే ఆనందాన్ని అనుభవిస్తాం, అప్పుడు మనకు దుఃఖం తెలియదే. అది మోక్షస్థితి. అందుకొరకు మనం ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నాలలో ప్రార్థన చేయటం, స్తుతి చేయటం, ఉపాసన చేయటం, ఇవి సాధనాలుగా ఇంతవరకు నేను మీకు చెప్పాను. ఈ ఉపాసన అనేది కేవలం భగవంతుని జ్ఞానం కలిగించడానికి తోడ్పడాలి. అది ఎట్లా? అందుకొరకు ఏం చెయ్యాలి? మనం భగవంతుని సాక్షాత్కారం అయితేనే భగవంతుని జ్ఞానం మనకు కలుగుతుంది, అనుభవం వస్తుంది, అనుభవంలోకి వస్తుంది. అప్పుడు మనలో ఉన్న దుఃఖం, మనకు దుఃఖం ఉండదు, కేవలం భగవంతుల్లో ఉండే ఆనందాన్ని అనుభవిస్తాం. వేసవికాలంలో ఎక్కడ చల్లదనం ఉంటుందో అక్కడ పోయి కూర్చుంటే ఆ చల్లదనాన్ని మనం పొందుతాం. అందుకని నీళ్ళను సమీపిస్తాం మనం. చలికాలంలో వేడి కావాలి, అగ్నిని సమీపిస్తాం. మనకు సుఖం కావాలి, దుఃఖం లేని సుఖం కావాలి. అది ఎక్కడుంది? పరమేశ్వరుని. అందుకని పరమేశ్వరుని సాక్షాత్కారం మనకు అవసరం. అందుకని సగుణ నిర్గుణ ఉపాసనలు, స్తుతి ప్రార్థనలు ఇవన్నీ చేయాలి. ఈ చేయటానికి మనం ఏం చేస్తే ఇవి వస్తాయి? ప్రార్థన అంటే మీకు అర్థమైంది, భగవంతుని గుణగానం చేయటం అంటే అర్థమైంది. ఇక ఉపాసనకు పద్ధతి ఏమిటి అంటే, మనుష్యుడు యోగి కావాలి, యోగ సాధన చెయ్యాలి, అప్పుడు మీకు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. అది మనం చేయటం. అందుకని ఉపాసన సఫలం కావడానికి, భగవత్ సాక్షాత్కారం కలగడానికి యోగ సాధన చెయ్యాలి. యోగ సాధన అంటే ఇది మనుష్యులకు మనకందరికీ పనికిరానిదని అనుకుంటున్నారేమో మీరు, కాదు, మానవునికే యోగ సాధన, ఇంకా ఎవరికీ లేదు అది. ఏమిటా యోగ సాధన? అది 8 విధములుగా చెప్పబడ్డది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. 8 అంగములవి. వాటిని మనం నిత్యము సాధించాలి, అప్పుడు మనకు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది, భగవద్ ఉపాసన అప్పుడు సఫలమవుతుంది. అందులో మొట్టమొదటిది అంగం యమములు, 2 నియమములు, 3 ఆసనం, 4 ప్రాణాయామం, 5 ప్రత్యాహారం, 6 ధారణ, 7 ధ్యానం, 8 సమాధి. ఈ సమాధి మనం సంపాదిస్తే భగవత్ సాక్షాత్కారం అవుతుంది. అందువల్ల మనం జీవితంలో ఇవి చెయ్యాలన్నమాట. మన జీవితం 2 జీవితం, వైయక్తిక జీవితం, సామాజిక జీవితం, ఇండివిజువల్ లైఫ్, సోషల్ లైఫ్. మన జీవితాన్ని 2 మనం విభజించవచ్చు. మనం కలిసి ఉంటాం అనగా జీవులు, సంఘ జీవులు, ఒంటరిగా బ్రతకడు వాడు, అనేకం కలిసి బ్రతుకుతాయి జీవులు. అందుకని మనం సంఘ జీవులం అన్నమాట. అందుకని ఒంటరిగా ఉండం. వయసు రాగానే ఓ భార్యను సంపాదించుకుంటాం, అందరితో తృప్తిపడం, పిల్లలు కావాలనుకుంటాం, అందరితోనూ తృప్తిపడం, అనేక కుటుంబాలు కావాలి, గ్రామాలు కావాలి, నగరాలు కావాలి, పట్టణాలు కావాలి. అలా మనుష్యుడు సంఘజీవి. సంఘజీవి అంటే అనేకులు కలిసి ఉండాలి. అనేకులు కలిసి ఉండాలి అంటే వీడి జీవనం ఈ అనేకులతో కలిసి ఉండటానికి తగిన పద్ధతిలో నడుచుకోవాలి. ఆ నడుచుకునే పద్ధతికే యమములు అని పేరు. అందువల్ల మనం నిత్యము ఈ యమములను సాధించాలి. ఈ యమం ఏంటి? యమం అనేది ఒక పారిభాషిక పదం, అది ఒక టెక్నికల్ వర్డ్. మనం చేసేటువంటి కర్మల కొన్నిటికి యమం అని పేరు పెట్టా. అందులో మొట్టమొదటిది అహింస, రెండవది సత్యం, మూడవది అస్తేయం, నాలుగవది బ్రహ్మచర్యం, ఐదవది అపరిగ్రహం. ఇది ఐదు. ఇవన్నీ మనం చేసే పనులు అన్నమాట. ఈ పనులు చెయ్యాలి, అప్పుడు మనం యమములను సాధించిన వాళ్ళం అవుతాం. అంటే ఏమిటి, ముందు అహింసను పాటించాలి మనం. హింస అంటే ఇతర ప్రాణికి బాధ కలిగించటం, తన తోటి ప్రాణులకు ఏ ప్రాణికి బాధ కలిగించకుండా బ్రతకటం నేర్చుకోవాలి భగవంతుని సాక్షాత్కారం కావాలంటే. ఇది మొట్టమొదట మనం సాధించవలసింది. ఈ సాధన వల్ల మనం అందరం కలిసి సంఘీభావంతో ఉండగలుగుతాం. అలా కాకుండా ఒకరిని ఒకరిని మనం హింసిస్తాం అనుకోండి, మనం కలిసి ఉండం. పరస్పరం ఒకరిని ఒకరు హింసించకుండా ఒకరిని ఒకరు ప్రేమిస్తే మనం అందరం కలిసి ఉంటాం. వాళ్ళు పరస్పరం ప్రేమిస్తారు, కలిసి ఉంటారు. మరొక కుటుంబంతో వాళ్ళకి ఆ ప్రేమ ఉండదు, అందుకని తగాదాలు వస్తూ ఉంటారు. అలా కాకుండా అన్ని ప్రాణులతోనూ మనం కలిసి ఉండాలి అంటే మనం ఏ ప్రాణిని హింసించకుండా బ్రతకాలి. భగవంతుని సాక్షాత్కారం కావాలి అంటే, మోక్షం కావాలి అంటే, అదేదో గుళ్ళో పనికిరాని కొబ్బరికాయ కొడితే వచ్చేది కాదు. అది మనం కోరేది మహత్ఫలం, మహదానందం, ఎన్నడూ దుఃఖం కలగనటువంటి ఆనందం మనకు కావాలి. అంత పెద్ద ఫలం కోరి దానికి తగినంత ప్రయత్నం చేయకపోతే ఆ ఫలం ఎట్లా లభిస్తుంది? మనం ఏది సాధన చెయ్యాలన్నా, ఒక వస్తువును సాధించాలంటే దానికి చేయవలసిన పని అంతా చెయ్యాలి. ఆకలి అవుతుంది, అన్నం తినాలి. అన్నం సిద్ధపరచుకోవడానికి ఎంత ప్రయత్నం పడతాం చూడండి. పదార్థాలు సంపాదిస్తాం, వాటిని ఉడకబెట్టడానికి ఎంత అవస్థ పడతాం. అంత తయారైన తర్వాత అప్పుడు తింటే దానివల్ల సుఖం వస్తుంది. ఆ విధంగా ప్రతి పని సాధనకు తగినంత ప్రయత్నం చేయాలి మనం. అందువల్ల మనం అందరం అహింసకులం కావటానికి ప్రయత్నం చెయ్యాలి. పరస్పరం ఒకరిని ఒకరు హింసించకూడదు. మనం హింస మూడు రకాలుగా చేస్తాం, మనస, వాచ, కర్మణ. మూడు రకాలుగా మనం ఇతరులకు కష్టం కలిగిస్తాం. కర్మ అంటే చేత పని, కొడతాం, కత్తితో నరుకుతాం, బాకుతో పొడుస్తాం. అందువల్ల ఇతరులకు హాని కలుగుతుంది, హింస కలుగుతుంది, బాధ కలుగుతుంది. అది చేయకూడదు. కొంతమంది అది చేయలేని వాళ్ళు ఉంటారు. ఒక ప్రాణిని హింసించడానికి తగినటువంటి పనులు చేయలేరు, కొట్టలేరు వాళ్ళు. అందుకనే ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఎవరిని హింసించదలుచుకుంటాడు, దూరంగా ఉండి వాడిని తిడతాడు. వాడు వినేటి తినడు, మళ్ళీ బలహీనుడు కదా, వీడేటి తిడితే తంతాడు వీడిపాటు. అట్లా పరుషవాక్యములు పలికి తిట్టి వాడికి అపకారం చేయాలనుకుంటాడు. దానివల్ల అది కూడా చేతగానే వాళ్ళు కొందరున్నారు. కేవలం మనస్సులో వాడి ఇల్లు కూలిపోతే బాగుంటుంది, వాడి పెళ్ళం చేస్తే బాగుంటుంది, వాడి బిడ్డలు ఉండకుండా పోవాలి అని మనసులో అనుకుంటాడు. ఏమిటిరా అంటే చెప్పడిపోయి నేనేం లేదు అంటాడు. అలా మనుష్యుడు తన మనస్సులో పరులకు ద్రోహ చింతన చేస్తాడు, హాని కలిగించడానికి ప్రయత్నం చేస్తాడు, మాటలతో హాని కలిగిస్తాడు. మనం ఎవరన్నా తిడతామనుకోండి వాడికి బాధ కలగదు, వాడు మనల్ని తిడితే మనకు బాధ కలగదు, తెలుసుగా మీకు. కాబట్టి వాక్కుతో మనం బాధించడం అనేది తెలుసు మనకు, మనస్సుతో బాధించడం మీకు తెలియదేమో, తెలియకుండానే చేస్తుంటాం. అది అసమర్థుడు తాను ఎవరికి బాధ కలిగించదలుచుకుంటాడో వాడు మనస్సులో వాడికి ద్రోహ చింతన చేస్తాడు, వాడికి కీడు కలగానే ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటాడు. అలాగే తిట్టు, ఆ తర్వాత బలవంతుడు కొడతాడు, బాధపడతాడు, చంపుతాడు. ఈ మువిధములైనటువంటి హింసను మనం మానుకోవాలి. మీకు భగవంతుడు సాక్షాత్కారం కావాలి అంటే అది మనం చూస్తున్నామా? గుళ్ళు కొబ్బరికాయ కొడతాం, అందరినీ బాధపడుతూనే ఉంటాం. దాంతో మోక్షం ఎట్లా వస్తుంది? రావు. కొబ్బరికాయ నష్టం, సగం పూజారి తీసుకుంటాడు, సగమే నీకు పచ్చడికి దొరుకుతుంది. అంచేత మనుష్యుడు మొట్టమొదట హింసను త్యజించాలి. కొంతమంది ఈ హింస అప్పుడప్పుడు వదిలిపెడతారు. ఎప్పుడూ అహింసకులు కారు. ఏకాదశి నాడు మాంసం తినే వ్యక్తి ఏకాదశి నాడు మాంసం తినడు. మాంసం తినేవాడు ఇతర ప్రాణిని బాధ పెడితేనే కానీ వీడికి మాంసం రాదు. ఒక ప్రాణిని చంపితే కదా వీడికి మాంసం వస్తుంది. అందుకని మాంసాహారి భగవంతుడు సాక్షాత్కారం కావాలనుకుంటే వాడు మానుకోవాలి, మాంసాహారం వదిలిపెట్టాలి. ఇది కొంచెం కష్టమైన పనే, కానీ కష్టం లేకుండా నీకు సుఖమైతే వస్తుంది, కష్టపడకుండా. అలాగే మనుష్యుడు ఇతరులను తిట్టకుండా తాను అందరితో మంచి మాటలతో మాట్లాడాలి. అలాగే మంచిని గురించి ఆలోచించాలి ఇతరులు. అంచేత మన ఆహార విహారాలు మారాలన్నమాట. అహింసకుడు కావాలి అంటే ఈ అహింస అంటే ఏమిటని వ్యాస మహర్షిని అడిగారు శిష్యుడు. ఆయన ఈ అహింసను వర్ణిస్తూ సర్వదా సర్వథా సర్వభూతానాం అనభిద్రోహ అహింస అన్నారు. సర్వదా అంటే ఎల్లప్పుడు. ఎప్పుడో ఏకాదశి నాడు, అమావాస్య నాడు, గోకులాష్టమి నాడు, శివరాత్రి నాడు మాంసం తినకుండా ఉండడం కాదు, ఎప్పుడు తినకుండా ఉండడం. సర్వదా అట్లాగే సర్వథా. సర్వథా అంటే మనస వాచ కర్మణ, మనస్సుతోనూ వాక్కుతోనూ కర్మతోనూ మూటితోనూ ఇతర ప్రాణులను హింసించకుండా ఉండాలి. సర్వభూతానం సమస్త ప్రాణులను, ఏ ప్రాణికి నీవు ద్రోహం చేయకుండా ఉండాలి. నీ తోటివాడికి ద్రోహం చేయకుండా ఉంటే చాలదు. క్రీస్తు నీ తోటి మనుష్యునికి మాత్రం నీవు హింస చేయొద్దన్నాడు. మన శాస్త్రం అట్లా చెప్పదు. ఏ ప్రాణికి హింస చేయవద్దు, ఏ ప్రాణికి నీవు ద్రోహ చింతన చేయవద్దు. ఆ ద్రోహ చింతన సర్వదా ఎప్పుడూ లేకుండా ఉండాలి. ఆ తర్వాత సర్వదేశముల్లోనూ అహింస పాటించాలి మనం. ఇక్కడ మనకు కొంతకాలం క్రిందట దేవాదాయ కమిషనర్ ఒక ఆయన ఉండేవాడు, పైడి లక్ష్మయ్య గారని. ఆయన అనంతపురం, ఇప్పుడు కూడా ఉన్నాడేమో నాకు బాగా తెలియదు. హైదరాబాద్లో ఆయన కమిషనర్గా పనిచేశాడు. ఆయన మల్లికార్జునకు భక్తుడు. శ్రీశైలం మల్లికార్జున అంటే ఆయనకు భక్తి. ఆయన ఒక శివరాత్రి నాడు శ్రీశైలం వెళుతూ తన ఇష్టదేవుతని ఆరాధించడానికి నన్ను ఎరుగు ఆయన. అయ్యా గోపదేవ శాస్త్రి గారు, మీరు నాతో శ్రీశైలానికి రండి, శివరాత్రి నాడు నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అన్నాడు. నేను శివరాత్రికి వెళ్ళటం, అక్కడి దాకా ఎందుకు వెళ్ళటం, నాకేమీ ఇష్టం లేదు. ఆయన కమ్మ ఆయన, అందుకని సాహసించి అడిగా. బ్రాహ్మడు అయితే అడిగేవాళ్ళు కదా, ఇవాళ బ్రాహ్మణులు కూడా తింటూనే ఉన్నారు, ఇబ్బంది ఏం లే. అడిగితే తింటానండి అన్నాడు. మరి నువ్వు మాంసం తింటున్నావే, నీకు శ్రీశైలం దేవుని మీద భక్తి ఏమిటి అన్నాను నేను. అదేమిటండి, దానికి దీనికి ఏమిటి సంబంధం అన్నాడు. మాంసం ప్రాణులను హింసిస్తే కదా నీకు వస్తుంది, ఓ జంతువును చంపితే కదా నీకు మాంసం దొరుకుతుంది. అవునన్నా. అయితే నేను సంపన కదా అన్నా. ఎవరో చంపుతారో నేను తెచ్చుకు తింటాను, నువ్వు తెచ్చి తినకపోతే వాడు చంపుతాడా అన్నా. నేను చంపి అమ్మేవాడు దుకాణం పెట్టుకుని మీ పొట్టు తినేవాడు ఉండబెట్టి వాడు దుకాణం పెట్టుకుని అమ్ముతున్నాడయ్యా. కేవలం వాడి కోసం అయితే ఓ పెట్టనో తిన్నదానో చంపు తింటాడు. ఈ జంతువులన్నీ చంపి నీకు అమ్మేవాడు నీ కొరకు చూసా అన్నా. ఆలోచనలో పడ్డాడు. నువ్వు చంపకపోయినా నువ్వు తింటే చంపిన వాడికి ఎంత పాపం, నీకు కూడా అంతే పాపం అన్నా. అట్లా మనుధర్మ శాస్త్రంలో చెప్పి ఉంది. చంపేవాడు చంపమని చెప్పేవాడు, ఆ తర్వాత చంపిన జంతువును వండి పెట్టేవాడు, వంట చేసేవాడు, పెట్టేవాడు, వీళ్ళందరికీ సమానంగా పాపం వస్తుందని శాస్త్రం చెబుతున్నారు. హనుమంత విశసిత అని ప్రత్యేకంగా 8 మందిని లెక్క పెట్టాడు మనువు. అందుకని వీళ్ళందరికీ సమానంగా పాపం వస్తుంది ధర్మశాస్త్రం చెబుతుందయ్యా. అందువల్ల నీవు పాపం చేస్తూ నీకు భగవంతుడి మీద భక్తి ఉన్నదంటావే, నీ భగవంతుడు కూడా మాంసం తింటాడా అన్నా. అది ఎట్లాంటి లేదండి. మరి వాడి దయ నీకు కావాలి అంటే నీవు హింసకుడు అయి నీకు ఆయన మీద దయ ఎట్లా కలుగుతుంది, ఆయన దయ నీకు ఎట్లా సంపాదిస్తావన్నా. అయ్యగారు నా ఈ మాట నాకెవరూ చెప్పలేదండి అన్నా. నీ భగవంతుడు దయాళువా కాదా? అవును అన్నాడు. నీకు దయ లేదే జంతువుల మీద, నీవు హింసకుడవే, అప్పుడు భగవంతుడు నిన్ను ఎట్లు దయతో చూస్తాడు అని అడిగితే ఆయనకు చాలా బాధ కలిగింది. ఎవరు ఈ మాట చెప్పలేదండి. నువ్వు ఒక అమ్మాయినో లేదు తినొచ్చు, నీదేం పోయింది ఎవడో పెడతాడులే అన్నాడు. చూడండి ఎంత దోషం. అందుచేత ఇప్పుడు మరి నీవు శివరాత్రికి ఇక్కడ వెళుతున్నావు కదా, అక్కడ 3-4 రోజులు ఉంటావు కదా. అంటే ఉంటానండి అన్నా, ఉత్సవం కదా అన్నా. మరి ఈ 3-4 రోజులు మాంసం తింటావా అన్నా. ఆహా, అక్కడ ఎట్లా తింటానండి, అక్కడ తినడం వల్ల ఎందుకేనన్నా. అక్కడ శివుడు దేవుడు ఉన్నారు కదా. అయితే మీ ఇంట్లో దేవుడు లేడా అన్నా, నీలో దేవుడు లేడా అన్నా. చూడండి చదువుకున్నవాడు బిఏ నాటకాలు కూడా రాశారు, కవి కూడా. ఇవన్నీ అడిగితే ఆయనకు తోచింది ఇది. అవునండి, అంతటా ఉంటాడు కదా దేవుడు. మరి ఇక్కడ దేవుడు ఉన్నాడు, నీ శ్రీశైలం మీద తినని వాడు, నీ ఇంట్లో దేవుడు లేడు, అక్కడ ఎట్లా తింటున్నావు అన్నా. నేను సమాధానం రాలేక మనం చేసే పనులను మనం ఆలోచించకుండా చేస్తూ ఉంటాం. అందువల్ల సర్వదా ఎల్లప్పుడూ అంటే సర్వకాలములలోను సర్వ ప్రదేశములలోను దేశకాల అనవచ్ఛిన్న సతు దేశకాలం అనవచ్ఛిన్న సార్వభౌమ మహావ్రతం. దేశభేదం లేకుండా కాలభేదం లేకుండా అహింసావ్రతాన్ని మనుష్యుడు పాలించాలి. భగవంతుని సాక్షాత్కారం కావాలనుకున్న వాళ్ళు, మీకు భగవత్ సత్కారం కావాలంటే గతించిన లైఫ్ వదిలిపెట్టండి, అది తిరిగి రాదు. కానీ నేటి నుండి మీరు ఈ అహింసావ్రతాన్ని పాలించండి, అప్పుడు భగవంతుని మీరు వెతకక్కర్లే, మీకు భగవంతుడు సాక్షాత్కారం అవుతాడు. భగవంతుడు ఎప్పుడూ మీ దగ్గరే కనపడుతూ ఉంటాడు. మీకు భగవంతుని సాక్షాత్కారం ప్రతి క్షణం జరుగుతుంది. ఈ ఒక్క అహింసావ్రతం ఉపాసకుడు అహింసకుడు కావాలి. ఇవాళ గుళ్ళకు గోపురాలకు వెళ్ళి తీర్థయాత్రలు చేసి దేవుని దర్శించే వాళ్ళు ఎంతమంది అహింసకులు ఉన్నారు చెప్పండి. వ్యాస మహర్షి చెబుతున్నాడు, ఏ ప్రాణికి ఎన్నడూ ఎక్కడా ద్రోహ చింతన చేయదు. ద్రోహ చింతన మనస్సును కూడా నీవు ఆలోచన చేయకూడదు. ఓ ప్రాణికి హాని కలిగించాలే నీకు, అప్పుడు నీకు భగవంతుడు నీలోనే ప్రత్యేకంగా వస్తాడు. ఎక్కడో లేడు వాడు, ఎక్కడి నుంచో రాక్కర్లే. గజేంద్రుని రక్షించడానికి అలా వైకుంఠపురంలో నుంచి పరిగెత్తుకొచ్చాడే, వాడికి అవస్థపడవలసిన లేదు మన దేవుడికి. నీలోనే ఉన్నాడు కదా, నీలో అహింసాభావం ఎప్పుడు లేకుండా, హింసభావం లేకుండా పోతుందో అప్పుడు దేవుడు నీకు సాక్షాత్కరిస్తూనే ఉంటాడు ప్రతి క్షణం. అందుకని అటువంటి అహింసను మనం పాలించాలి. హింసాభావం మనలో లేకుండా పోవాలి. అహింసా ప్రతిష్టాయాం వైరత్యాగ. మనం పూర్ణంగా అహింసకలమైనట్టు గుర్తు ఏమిటి అని అంటే, మనం హింసను వదిలిపెట్టాం, మన అహింసావ్రతం పూర్ణమైంది అని ఎప్పుడు అనుకోవాలంటే, నిన్ను ద్వేషించేవాడు లేకంలో లేకుండా పోవాలి. ఎవడు అహింసావ్రతమును పాలిస్తాడో వాడిని లోకం ద్వేషించదు. బుద్ధుని కథలు మీరు విని ఉంటే మీకు తెలుసు ఉంటుంది, బుద్ధుడు అహింసావ్రతాన్ని పాటించాడు. అందుకని బుద్ధుణ్ణి అందరూ ప్రేమించేవాళ్ళు, ఎవరు అతన్ని ద్వేషించేవాళ్ళు కాదు. ప్రాచీన ఋషులు మునులు ఈ అహింసను పాటించేవాళ్ళు. వాళ్ళ ఆశ్రమంలో లేడి పులిని, పులి లేడిని చంపేది కాదు. వాళ్ళ అహింసా ప్రభావం ఆశ్రమంలో క్రూర జంతువు సాధు జంతువును ద్వేషించేది కాదు, హింసించేది కాదు అని చదువుతాం పురాణాలు. వైరత్యాగం, పరస్పరం ద్వేషించడం కొన్ని జంతువులకు స్వాభావికం. ముంగిస పావును ద్వేషిస్తుంది, పాము దీనికి ఆహారం కూడా కాదు. ముంగిస పావును చంపుతుంది కానీ తినదు, తన ఆహారం కూడా కాదు కానీ దాన్ని ద్వేషిస్తుంది. ఇది జన్మతో వచ్చిన ద్వేషం. అట్లాగే పాము ముంగిసను ద్వేషిస్తుంది. ఇది జాతి వైరం అన్నమాట. అలాంటి జాతి వైరం కూడా అహింసకుని దగ్గర అవి ఆ హింసాభావాన్ని, హింసాభావాన్ని అలాంటి వ్రతం మనం ఆచరించాలి. అందుకనే మనం రోజు చెప్పుకుంటాం, హే భగవన్, నాకు నీకు మంచి జ్ఞానాన్ని ఇవ్వు, ఆ జ్ఞానంతో నేను అహింస ఆది సద్వ్రతములను ఆచరించుదునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. మనం చేయవలసినటువంటి వ్రతాలు, చాలామంది ఆడవాళ్ళు వ్రతాలు ఎక్కువ మంది చేస్తారు, మగవాళ్ళు కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. శివరాత్రి నాడు, గోకులాష్టమి నాడు ఆడవాళ్ళకి రోజు అన్ని అతిథులలోనూ ఏవో వ్రతాలు ఉన్నాయి. బ్రాహ్మణులు నీకు వ్రతం చేస్తే ఈనాడు పాడ్యమ నాడీ వ్రతం, అమావాస్య నాడీ వ్రతం, పూర్ణిమ నాడిది, విధి నాడిది, చవిత నాడిది, ఎన్నో వ్రతాలు వాళ్ళకి పెట్టారు. ఆ వ్రతాలలో పండ్లు ఫలాలు బ్రాహ్మణులకు లభిస్తాయి కాబట్టి వ్రతాలు చాలా పెట్టేసేసారు. కానీ వసలు వ్రతాలే గౌ. ఈ స్త్రీలు మన వాళ్ళు చేసేటువంటి వ్రతాలు ఉన్నాయో, ఏ వ్రతాలు అనుకుని చేస్తూ ఉంటారు, అవి వ్రతాలే కావసలు. అలాంటి వ్రతాలు వేదశాస్త్రాల్లో ఎక్కడా లేవు. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, ఇవి వ్రతాలని శాస్త్రం చెబుతున్నాను. ఎవరన్నా చెప్పారా మీకు ఇది? ఒక తెలగాయనో, ఒక అమ్మాయినో, లేకపోతే ఒక రెడ్డి గారో ఏ బ్రాహ్మణున్న పిలిచి, అయ్యా మేము మాంసం తినవచ్చున్నట్టు హామీ మీరు దమకేమిటండి, మీరు తినాల్సిందే, మీరేం బామలా అంటారు. నీవు మనిషివి, నీ ఆహారం జంతువు కాదు, నీవు శాకాహారివి అని చెప్పే మనకు ఎవరు దొరుకుతున్నారండి? లేరు. అందువల్ల మనకు భగవంతుడు చాలా దూరం. భగవంతుడి పేరెత్తడానికి కూడా మనం పనికిరాం. మన నిత్య జీవితం చూసుకుంటే. అందువల్ల ఈ మహావ్రతాచరించాలి. అహింసావ్రతం సర్వదా సర్వభూతానాం అనభిద్రోహ సతు దేశకాల అనవచ్ఛిన్న. ఒక దేశంలో నేను మాంసం తిన్నాను, ఒకనాడు నేను తిన్నాను అంటే కాదు. అన్ని కాలములలో అన్ని దేశములలో నీవు అహింసావ్రతాన్ని పాటించు, అప్పుడది మహావ్రతం అవుతుంది. ఈ మహావ్రతికి భగవంతుడు అనుక్షణం ప్రత్యక్షం అవుతూ ఉంటాడు, సాక్షాత్కరిస్తాడు. సాక్షాత్కరించడం అంటే అర్థం వెంకటేశ్వరులాగా బొమ్మగా కనపడటం కాదు. అప్పుడప్పుడు ఎక్కువ తింటే కడుపులో నొప్పి సాక్షాత్కారం అవుతుంది మీకు, అదేం బొమ్మగా కనపడుతుందా? అనుభవం ఫీలింగ్ అది కండ్లకు కనపడటం కాదు. అందుచేత మీరు భగవత్ సాక్షాత్కారం కావాలనుకుంటే ఈ అహింసావ్రతాన్ని పాలించాలి. బుద్ధుడు ఒకనాడు ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి వెళుతున్నాడు. వెళుతుంటే ఆ గ్రామవాసులు అన్నారు, స్వామి మీరు లోక కళ్యాణకారులు, మీరు దయచేసి ఈ మార్గాన వెళ్ళవద్దు అన్నారు. ఆయన నవ్వుతూ ఎందుకు అని అన్నారట. అంటే స్వామి, ఈ మార్గంలో కొంత దూరంలో అంగుళీమాలుడని ఒక పరమరాక్షసుడు ఉన్నాడు, వాడు ఈ దారిని వెళ్ళే వాళ్ళ వేళ్ళన్నీ తెగొట్టి వాటికి దండగుచ్చి మెళ్ళ వేసుకుంటాడు, అది వాడికి పని, కాబట్టి దయచేసి మీరు ఈ మార్గాన వెళ్ళొద్దు అన్నారట. ఎవరి అంగుళీమాలుడు అని అడిగాట. అయితే స్వామి, ఇతను ఒక హరిజనుడు, అతనికి ఒక కుమారుడు, ఆ కుమారుడికి జబ్బు చేసింది, వాడు సావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఆ స్థితిలో ఈ హరిజనుడు తన గ్రామంలో ఉన్నటువంటి తానుండే చోట గ్రామం ఉంది,